మగని ముందు ఒక నడుకో గల్ గల్ గజ్జల్. నీకు మొగడంటే మోజు లేదా బంగారు చిలకో, బండెక్కి బొంబాయి పోదామే రంగుల చిలక. నీకు మొగడంటే మోజు లేదా బంగారు చిలకో, మండెక్కి బొంబాయి పోదామే రంగుల చిలక. నీకు మొగడంటే మోజు లేదా బంగారు చిలకో, మండెక్కి బొంబాయి పోదామే రంగుల చిలక. నిన్ను కూసోబెట్టి సాతనే ముద్దుల జానా, నెరో నెరో నెరజనకో తగజనకో తజ్జనకో, మొగని ముందు ఒక నడుకో గల్ గల్ గజ్జల్. నీకు మొగడంటే మోజు లేదా బంగారు చిలకో, బండెక్కి బొంబాయి పోదామే రంగుల చిలక. ఏడు మేడలా బంగులా గట్టిస్తానే గడియ కూడా ఇడువక నీతో ఉంటన పిల్ల. ఏడు మేడలా బంగులా గట్టిస్తానే గడియ కూడా ఇడువక నీతో ఉంటన పిల్ల. నెరో నెరో నెరజనకో తగజనకో తజ్జనకో, మొగని ముందు ఒక నడుకో గల్ గల్ గజ్జల్. నీకు మొగడంటే మోజు లేదా బంగారు చిలకో, మండెక్కి బొంబాయి పోదామే రంగుల చిలక. ఎవ్వలేమి అనుకున్న గాని వచ్చిన దానా, నిన్ను తాలి గట్టి ఏలుకుంట వయ్యారి జానా. ఎవ్వలేమి అనుకున్న గాని వచ్చిన దానా, నిన్ను తాలి గట్టి ఏలుకుంట వయ్యారి జానా. నెరో నెరో నెరజనకో తగజనకో తజ్జనకో, మగని ముందు ఒక నడుకో గల్ గల్ గజ్జల్. నీకు మొగడంటే మోజు లేదా బంగారు చిలకో, మండెక్కి బొంబాయి పోదామే రంగుల చిలక. నీ అందానికి జోహార్లు బంగారు చిలకో, నేను ఆగలేకపోతున్నా రంగుల చిలక. అందానికి జోహార్లు బంగారు చిలకో, నేను ఆగలేకపోతున్నా రంగుల చిలక. నెరో నెరో నెరజనకో తగజనకో తజ్జనకో, మగని ముందు ఒక నడుకో గల్ గల్ గజ్జల్. నీకు మొగడంటే మోజు లేదా బంగారు చిలకో, బండెక్కి బొంబాయి పోదామే రంగుల చిలక. చిలకో, బండెక్కి బొంబాయి పోదామే రంగుల చిలకా.